తో గుచ్చి గుచ్చి చంపాకే మీ వల్ల గుండె జారిపోయింది ఓసారి ఓ పోరి నన్నేదో మాయ చేసిలాగావే మనసే నిన్నే భరించిందిలే నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే మేఘం జల్లై తలొంచిందిలే ఆనందం నీదే నా రాధే రాధే ఎక్కడో చిన్ని ఆశ వద్దంటూ వస్తావనే తెలిసే వేచి చూసా నాలోనే కనులే గొడవ నువ్వు వస్తే లెక్క నిద్రలే పడనే గొడవ నా మాయల్లోనే ఎందుకే ఓ చిట పడ చినుక రాతడబడి చిలక నే కొంగు చాటు కృష్ణుడేగా అసలిది తెలుసా మనసే నిన్నే భరించిందిలే నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే మేఘం జల్లై తలొంచిందిలే ఆనందం నీదే నా రాధే రాధే నారదములో ఉన్న సైడు సీటు నీదిక గనకా